శ్రీలక్ష్మీ సహస్రే ఐశ్వర్యస్తవతః దశమః విశ్వస్య జననీమేవ విశ్వస్య శరణం వృణే విశ్వంభర సమైశ్వర్యాం విదుర్యాం బ్రహ్మవాదినః విశ్వస్య జననీమేవ విశ్వస్య శరణం వృణే విశ్వంభర సమైశ్వర్యాం విదుర్యాం బ్రహ్మవాదినః అనుపాధికం అంబతే మురారే అతి సాధారణం ఆహురీషితృత్వం స్ఫుటమత్ర నిదర్శనం ప్రతీమహ నను మిత్రవరుణాది దేవతాత్వం అవిశేషం అశేష శేషిభావం యువయోర్యద్యపి వర్ణయంతి సంతః తనయే జలధేర్ మిథః ప్రతీతః తదపి స్వామిని శేషశేషిభావః తుల్యేపి తే నాథ విశేషణత్వే వ్యక్తం గుణాపి అస్తి విశేషశేషః ప్రత్యక్త్వమభ్యే తనయే భవత్యాః ప్రాజ్ఞాగుణానాం చ పరాత్వమాహుః సంసారాబ్ధౌ మజ్జతాం సజ్జనానాం రక్షాయజ్ఞే దీక్షితో రాక్షసారిః అంభోరాశేః పుత్రి పత్న్యాస్తవాసౌ అన్వారంభం నిత్యమేత్యంబుజాక్షః అస్యేషానే యాజమస్తావదాస్తాం ఐశ్వర్యేస్మిన్ తావదంబ త్వదీయే జాగర్త్యేవ వ్యాసతాతప్రణీతం శ్లాఘ్యం విష్ణో తత్పురాణం ప్రమాణం జల్పాకాస్తే జీవకోటి ప్రవేశం స్వల్ప ప్రజ్ఞా ఏరమే కల్పయంతి విశ్వం వ్యాప్తం విష్ణునాంబ త్వయేచేతి ఉక్తిస్తాన్ ప్రతి ఉత్తరం శక్తిసూనో వేదోద్యానే పారిజాతాయమానం శ్రీసూక్తం తతి జాయతాం శ్రేయసేనః పారేవాసాం భాసురే త్వత్ప్రభావే చక్షుష్మంతో దేవి ఏనైవ సంతః దంపత్యోరిహయువయో రథీశ్వరత్వం వ్యాసజ్య స్థితమితి సమ్మతం మతం నః విశ్వాంబ శృతి కథితం విహాయ తత్నీం కర్తృత్వం క్రతుషు న కేవలస్య పుంసః దత్తాత్రయాసు భవతి మహిమోపదేశే కర్తాదృశీషు నిగమాంత సరస్వతీషు నారాయణ ప్రియతమే నిఖిలాభ్యుపేతం రామాయణం నను జయతి ఉపబ్రహ్మణం నః ఏకగ్రీవైర్ నిగమశిఖరై త్రిందిరే నిర్విశేషం విశ్వవ్యాప్తిర్ జనని యువయోర్ వ్యక్తముద్ఘుష్యమానా జ్ఞానద్వారా తవ మధురిపో ఆత్మనైవేత్యలీకా వైషమ్యోక్తిః కుత ఉపనతా హంత కేషాన్ చిదేషా వైభవం తవ ముకుంద పత్నియో వేద వేద శిఖరానువర్ణితం వైభవం భువి సరిందతి స్థిరం దుస్త్యజం త్యజతి వైభవం తతః ఐశ్వర్యమత్ర మధుహంతు రపన్హుతేయః యో వా తవాపి జగదంబ తయోరుదీచ్యః ప్రాచ్యాత్ ప్రదుష్య विशिष्यति विशिष्य पितृद्विषोऽपि मातृद्विषत्रिभुवने महती गर्हा श्रीमद् रामावरचरणिम् श्रेयसीम् आश्रितानाम् आचार्याणाम् अपि च कुहचिति यस्तवानुत्ववादः तस्याकूतम् परमपुरुषापेक्षया ते द्विकन्ये शेषत्वेन स्वत उपनत न्यूनतायां प्रतीमः राजन्वन्ति जगौ जगन्ति निगमो द्वाभ्यां युवा द्वैराज्यम् न हि तावता प्रसजति क्षीराम्बुधेरात्मजे आज्ञावैष्णव शब्दभाजि यजने अधिष्ठानयुग्माश्रिताम् एकमेव हि देवताम् सुमनसः शंसन्ति मीमांसकाः रामाकारे जनकतनया रुक्मिणी कृष्णरूपे भर्तुः कृष्णादिनमुपगता ब्रह्मचर्येऽपि पद्मे अन्तर्यन्तु सकलजगताम् अच्युताधच्युताम् त्वम् धत्से मूर्तिम् तदिह युवयोः प्रस्फुटो योगः पदव्याम् भव्यायाम् कृतरुचिरमार्गम् परिहरन् अकम्पम् विश्रम्भम् विदधदधिरत् क्षेति अयमिति व्यवस्यन् गोत्रित्वम् व्यपसरदुपायान्तरकथ भवत्या संश्लिष्टो भजलति निदज निजपरम् न्यासक्रिया करणमन्त्र పదానురోధాతి ఉద్దేశ్యమాత్మహవిషి స్వయమర్ప్యమాణే వారాహి పుత్రి భవతి విషినష్టినాథం యాగేంద్రం అఖిలాంబ యథా మహత్వం ఇచ్ఛార్జిత బహుదేహాం ఇంద్రాధిపద ప్రదావలోకలవాం ఈశానాం భువనానాం ఈడీమహి నియతం ఇందిరే భవతి ఇచ్ఛార్జిత బహుదేహాం ఇంద్రాధిపద ప్రదావలోకలవాం ఈశానాం భువనానాం ఈడీమహి నియతం ఇందిరే భవతి ఇతి ఆత్రేయ శ్రీమద్ వెంకటాచారి విరచితే శ్రీలక్ష్మీ సహస్రే ఐశ్వర్య ప్రభకో దశమ సంప